కంట్లోచి పడ్డప్పుడు గరుకమంటారు. పాలియని తల్లి మీద పసిపాపలు తిరుగుబాటు చేస్తారు. ఆ మాయకమైన ఆవులు ఒకటైనప్పుడు పులి మీద తిరగబడతాయి. మానవ సమాజంలో తరతరాల నుండి అణచివేయబడ్డ స్త్రీలు ఎంతకాలం ఈ బానిస జీవితం అని కొంగు నడుముకు చుట్టారు, కొడవన్లై లేశారు. కొంగు నడుముకు చుట్టవే చెల్లమ్మ కొడవన్లు చేపట్టవే చెల్లమ్మ కొంగు నడుముకు చుట్టవే చెల్లమ్మ కొడవన్లు చేపట్టవే చెల్లమ్మ కొంగు నడుముకు చుట్టవే చెల్లమ్మ కొడవన్లు చేపట్టవే చెల్లమ్మ కొంగు నడుముకు చుట్టవే చెల్లమ్మ కొడవన్లు చేపట్టవే చెల్లమ్మ పసిపాపలేర్చిన పాలివని వాడు పసిపాపలేర్చిన పాలివని వాడు నడుములెత్తకుండా నాట్లేయమంటాడు నడుములెత్తకుండా నాట్లేయమంటాడు సమస్య. ఒక కిరసిన్ ఒక బియ్యం, ఆఖరికి మంచినీళ్ళు కూడా కొనుక్కోవాలి మన దేశంలో. అందుకే ఏది కొనేటట్ల లేదు, ఏం తినేటట్ల లేదు అంటారు జనాలు. ఆ పాట ఏం కొనేటట్లు లేదు, ఏం తినేటట్లు లేదు, నా గులో నాగన్న ధరలిట్లా పెరగబట్టే నా గులో నాగన్న. పరుగులు తీస్తున్నా, అదిగో చూడండి చేసి డప్పులతో దండోర వేస్తున్నాయి. జయ జయ జనే కరే జనారే, జనకు జనా జనారే, జయ జన కర జనారే, జనకు జనా జనారే, జయ జన కర జనారే. గేటులు గాసిన సిన్నోడా, మూటలు మోసిన కూలోడా, ఎన్నాళ్ళయి తిన్నావో ఎండు తొక్కలాగున్నావు, అల్లోరన్నారా రోరన్న, నిన్ను తిన్నదున్న పోతును మట్టిని. మట్టిని మోసిన మాలోడా గుట్టలు పోసిన కూలోడా రేట్లు. అరే అందుకే సుత్తుల్ని కత్తులుగా సాగేసి అందుకే సుత్తుల్ని కత్తులుగా సాగేసి దేశాన్ని నువ్వేలు తింటాలి రేటు తుపాకి రాజ్యంలో ఎంతెంత మంది వారు క్లబ్బుల్లో బీరు కొడతారు ప్యాను లేదని ఫోను కొడతారు పూలు పూలని నిన్ను దెడతారు రాగి రూపాయి చేతులెడతారు పూలు పూలని నిన్ను దెడతారు రాగి రూపాయి చేతులెడతారు అరే ఇసిరేసి రూపాయి ఇంజనే ఇసిరేసి రూపాయి ఇంజనే నాదరు ఉంగ కొడుకుల తల్లి తండ్రులో కలవాలి రూపాయి రాజ్యంలో ఎన్నాళ్ళు ఈ బతుకు ఎదిరించవేమన్నా తుపాకి రాజ్యంలో రన్నో నువ్వు తుపాను బయలేవరన్నా అన్నా తుపాకి రాజ్యంలో రన్నో నువ్వు తుపాను బయలేవరన్నా అన్నా తుపాకి రాజ్యంలో రన్నో నువ్వు తుపాను బయలేవరన్నా తుపాకి రాజ్యంలో రన్నో నువ్వు తుపాను బయలేవరన్నా నువ్వు తుపాను బయలేవరన్నా నువ్వు తుపాను బయలేవరన్నా ఓ అమరవీరులారా మీ బతుకు ధన్యమైంది మీ బతుకుకు ఒక అర్థం ఉంది మీ జీవితానికి ఒక అర్థం ఉంది మేము మీకేమివ్వగలం మీ త్యాగానికి మేము ఏమివ్వగలం ఈ అశేషమైన పీడితులు కోట్లాది శ్రమజీవులు మనస్సు పూర్తిగా హృదయంగా ఎంతో ప్రేమగా లాల్ సాలాం లాల్ స